బోధోపలబ్ధి ఇతి గురువచనాద్భుతి ప్రమాణత్పరమవగమ్య సతత్వమాత్మైత్యా ప్రశమితకరణ సమాహితాత్మా క్వచిదచలాకృతీరాత్మనిష్ఠితో భూత్. 481 ఇతి ఈ విధముగా గురువచనాత్ గురువు యొక్క వచనము వలనను, శృతి ప్రమాణాత్ ఉశ్రుతిరూప ప్రమాణము వలనను ఆత్మైత్యా 534 బోధోపలబ్ధి 635 తన యొక్క యుక్తి చేతిను పరం సతత్వం పరబ్రహ్మను లేదా సహా అను దానిని వేరుగా గ్రహించి అతడు అను నర్థము చెప్పవచ్చును. అవగమ్య తెలుసుకొని ప్రశమతకరణ బాగుగా శాంతింపజేయబడిన చరాదింద్రియములు కలవాడే సమాహితాత్మా బ్రహ్మయందు నిలుపబడిన అంతఃకరణము కలవాడే క్వచిత్ ఒకనుక స్థానమున అచలకృత నిశ్చలమైన శరీరము కలవాడే ఆత్మనిష్ఠిత బ్రహ్మనిష్ఠుడై స్థిత ఉండెను. ఇతి ఈ విధముగా పూర్వము విస్తర రూపమునను సంగ్రహ రూపమునను చెప్పబడిన గురువచనాత్ గురువచనము వలన, శృతి ప్రమాణాత్ శృతులే ప్రమాణముగా గల గురువచనము వలన, ఈ పదమును గురువచనాత్ అనుదానికి విశేషణముగా చేసి పై అర్థము చెప్పబడినది లేదా శాస్త్రం యుక్తి అహదేశికోక్తి శ్రీ ప్రమాణం శాంత సిద్ధా స్వానుభూత్యః ప్రమాణం. శ్లో 476 అను శ్లోకమున శాస్త్రము కూడా వేరుగా చెప్పబడినదిగాన ఈ శృతి రూపమగు ప్రమాణము వలన అని అర్థము. ఆత్మైత్యా శృతులను ఆచార్యులను ఉపదేశించిన విషయమును మననము చేయుట చేత అని అర్థము. పరం సతత్వం పరబ్రహ్మను పరమార్థతత్వమును తెలుసుకొని ప్రశమితకరణ ఎక్కువగా శాంతింపజేయబడిన చక్రురాది బాహ్యేంద్రియములు కలవాడే లేదా ఆత్మయుక్త్యాయుక్త్యః అనగా యోగము వృత్తి నిరోధము ఆత్మ యొక్క అనగా మనస్సు యొక్క వృత్తులను నిరోధించుటచే బాహ్యేంద్రియములు పూర్తిగా శాంతింపజేయబడినవి అని చెప్పవచ్చును. సమాహితాత్మ బాగుగా బ్రహ్మయందు స్థాపింపబడిన అంతఃకరణము కలవాడే మనోవృత్తిని నిరోధించి చక్షురాదులను శమింపజేసినను ఆత్మనిష్ట లేకపోవచ్చును. అందుచే సమాహితాత్మ యు 688 శ్రీ వివేక చూడామణి అచలాకృత ఎని చెప్పబడినది. క్వచిత్ ఏకాంత ప్రదేశమున పర్వతమువలే కదల్ప శక్యము కానివాడై ఆత్మనిష్ఠిత బ్రహ్మనిష్ఠుడై అభూత్ ఆయను. ఆత్మనిస్థిత ఆత్మనిష్ఠిత ఆత్మయందు ఉన్నవాడు లేదా కలిగిన ఆత్మనిష్ట కలవాడు అని అర్థము. కంచిత్కాలం సమాధాయ పరే బ్రహ్మణి మానసం విత్థాయ పరమానందాదిదం వచనమబ్రవీత్. 482 మానసం మనస్సును కంచిత్కాలం కొంతకాలము పరే బ్రహ్మణి పరబ్రహ్మపై సమాధాయ నిలిపి విత్థాయ సమాధి నుండి బహిర్ముఖుడై లేచి పరమానందాత్ పరమానందము వలన రో ఇదం వచనం ఈ వాక్యమును అబ్రవీత్ పలికెను. బుద్ధార్వినష్ట గలిత ప్రవృత్త్యః బ్రహ్మాత్మనో రేకతయధిగత్య ఇదం న జానే పేనిదం న జానే కిం వాక్యద్వా సుఖమస్య పారం. 483 బ్రహ్మాత్మనోహ బ్రహ్మజీవాత్మల యొక్క ను ఏకతయా ఏకరూపముగా అధిగత్యా గ్రహించుటచే బుద్ధ్యః బుద్ధి వినష్ట నశించినది, ప్రవృత్తి అహ ప్రవృత్తి గలితా తొలగిపోయినది. ఇదం ఎదుట నున్నదానిని న జానే ఎరుగను, అనిదం ఎదుటలేని దానిని న జానే ఎరుగను. సుఖం సుఖము కిం వా ఎట్టిదని కాని కియద్వా ఎంత ఉన్నదాని కాని అస్య ఈ సుఖము యొక్క పారం పారమునుగాని న జానే ఎరుగను. బ్రహాత్మనోహ ఏకతయ అధిగత్య బ్రహ్మ జీవాత్మలు ఏకరూపులే అని గ్రహించుట చేత బుద్ధి నశించినది, ప్రవృత్తి కూడా తొలగిపోయినది. ఇదం ప్రత్యక్షముగనున్న దానిని ఎరుగను, అనిదం పరోక్షమైన దానిని కూడా ఎరుగను. ఎదుటనున్నది ప్రత్యక్షమనియు బోధోపలబ్ధి 631 లేదని అననది కూడా ఎరుగను. ఎదుట లేనిది పరోక్షమనియు పూర్వము విభాగముండెడిది. ఇప్పుడు అట్లు యర్థము. ఏ సుఖము, ఎంత సుఖము, దీని పారమేది? ఇంతవరకును అనుభవించిన సుఖము అఖండరూపమగుటచే ఆ సుఖమునకు కాలదేశ వస్తుకు తమగు పరిచ్ఛేదము లేదని కియద్వా సుఖం కిం వా సుఖం అను వాక్యములు సూచించుచున్నవి. ఇదం న జానేప్యనిదం న జానే అను వాక్యముచే వస్తుత పరిచ్ఛేదము లేదనియు కిం వా కియద్వా సుఖమస్య పారం అను వాక్యముచే కాలత పరిచ్ఛేద దేశ పరిచ్ఛేదములు లేవని చెప్పబడినది. వాచావకు మశక్యమేవ మనసా మస్తుం నవా శక్యతే స్వానందామూతపూరపూరిత పరబ్రహ్మం బుధేర్వైభవం అంభోరాశి విశీన వార్షిక శిలాభావం భజన్మే మనః యస్యాం సాంసలవే విలీన మధునా నందాతనా నివృతం. 4:8-4 స్వానందామూతపూరపూరిత పరబ్రహ్మంబురే స్వానందామూతము యొక్క ప్రవాహముచే నింపబడిన పరబ్రహ్మ సముద్రము యొక్క వైభవం వైభవము వాచావాళ్లుచే వక్తుం చెప్పుటకు ఆసక్యమేవ ఏటులును శక్యము కాదు. మనసాజమనస్సుచే మంతుం వామననము చేయుటకేనను నశక్యతే శక్యము కాదు. మే నా యొక్క మనః మనస్సు అంభోరా శివసేన వార్షిక శిలాభావం భజత్ సముద్రములో కరిగిపోయిన వడగలిగా వార్షిక శిల అయినదే. యస్య ఏ పరబ్రహ్మ సముద్రము యొక్క అంశాంశలవే సూక్ష్మభాగములోని సూక్ష్మభాగములోని సూక్ష్మభాగమునందు విలీనం విలీనమైనదే. అధునా ఇప్పుడు ఆనందాత్మన ఆనందస్వరూపమున నివృతం సుఖమును పొందినదో. క్వగతం కేన వానితం కుత్రలీనమిదం జగత్ అధునైవ మయ దృష్టం నాస్తి కిం మహదద్భుతం. 4:8-5 శ్రీ వివేక చూడామణి ఇదం ఈ జగత్ జగత్తు క్వ ఏచటికి గతం పోయినది? కేనవా యవనిచేత? సీతం తీసుకొనుపోబడినది కుత్ర ఎచట? లీనం అణగిపోయినదాహ అధునేవ ఇప్పుడే కొలది కాలము కృతమే. మయానాచేత దృష్టం చూడబడిన ఈ జగత్తు నాస్తిలేదు కనబడుటలేదు. మహత్ గొప్పదైన అద్భుతం ఈ ఆశ్చర్యము కిం ఏమి? కిం హేయం కిముపాదేయం కమన్యత్ కిం విలక్షణం అఖడ్డానంద పీయూషపూర్ణే బ్రహ్మ మహానవే. 486 అఖజ్ఞానంద పీయూషపూర్ణే అఖండమగు ఆనందామూతముతో నిండిన ఈ బ్రహ్మ సముద్రమునందు హేయం విడువదగనది కిం ఏది? ఉపాదేయం గ్రహింపదగనది కిం ఏది? అన్యత్ భిన్నమైనది కిం ఏది? విలక్షణం భిన్న స్వభావము కలది కిం ఏది? నకించిదత్ర పశ్యామి నశృణోమి నవేద్మ్యహం స్వాత్మనేవ సదానందరూపేదాస్మి విలక్షణః. 487 విలక్షణః పంచకోశాయలక్షణుడనైన అహం నేను అత్ర ఇచట కించిత్ ఏమియు న పశ్యామి చుచుటలేదు నశృణోమి వినుటలేదు నవేద్మి తెలుసుకొనుటలేదు. ఆనందరూపేణ ఆనందరూపమగు స్వాత్మనే వస్వస్వరూపముతోడనే సదా అస్మి ఎల్లప్పుడును సంబంధించి ఉన్నాను. అవ శిష్యుడి విధముగ నశించిన అజ్ఞానము కలవాడై కృతకృత్యుడై గురువునకు నమస్కరించుచున్నాడు. భావద్వైతం సదా కార్యం క్రియాద్వైతం న కుత్రచిత్ అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురుణా సహా దొట్ భావాద్వైతమును ఎల్లప్పుడును చేయవచ్చును క్రియాద్వైతమును మాత్రము చేయరాదు. 3 లోకములందును అద్వైతమును చేయవచ్చును గాని గురువు విషయమున అద్వైతము లేదు అనగా మన 589 శిలో మాత్రము పూర్తిగా అద్వైత దృష్టి ఉండవచ్చును గాని వ్యవహారములో మాత్రము అద్వైత దృష్టితో కార్యములు చేయరాదు. ఇతర సకల ప్రపంచ విషయమునను అద్వైత దృష్టిని ప్రదర్శింపవచ్చును గాని గురువు విషయమున ప్రదర్శింపరాదు. గురువును చూచి నీవును నేను ఒకటే అనరాదు అని శాస్త్రము చెప్పుచున్నది. నమో నమస్తే గురవే మహాత్మనే విముక్త సంగాయ సదుత్తమాయ నిత్యాద్వయానందరసస్వరూపిణే భూమ్నే సదాపరదయాంబుధామ్నే. 488 మహాత్మనే మహాత్ముడవును, విముక్త సంగాయ త్యక్త సంగుడవును, సదుత్తమాయ బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడవును, నిత్యాచ్వయానంద రసస్వరూపిణే నిత్యము అద్వితీయము అగు ఆనందరసమే స్వరూపముగా కలవాడవును, భూమ్ని విస్తృత స్వరూపుడవును అనగా బ్రహ్మ భిన్నమైన విషయము దర్శనము శ్రవణము విజ్ఞానము లేనివాడవును, సదా ఎల్లప్పుడును అపరదయాంబుధామ్నే అపారమైన దయయే ఉదకము దానిని దాచి ఉంచిన స్థానమైన వాడవు అనగా కరుణాసముద్రుడవును, గురణే గురువైన తేజనీకు నమో నమహజమాటి మాటికిని నమసారము. యత్కటాక్షససి సాంద్రచంది కాపాతధౌత భవతాపశ్రమ ప్రాప్త వానహమఖండవై భవానందమాత్మపదమక్షయక్షణాత్. 489 యత్కటాక్షససి స్త్రాంద్రచస్ట్రికా పాతధృత భవతాపశ్రమ ఏ నీ యొక్క కటాక్షమనెడు చంద్రుని యొక్క దట్టమైన చల్లని వెన్నెల యొక్క ప్రసారముచే తొలగింపబడిన సంసారతాపము వలన కలిగిన శ్రమ కలవాడనే అహం నేను. అఖండవై భవానందం అఖండవై భవానందరూపమును అక్షయమక్షయమును అగు ఆత్మపదం మోక్షమును క్షణాత్ క్షణకాలములో ప్రాప్తవాన్ పొందినానో అట్టి గురువైన నీకు నమస్కారము. బోధోపలబ్ధి 640 శ్రీ వివేక చూడామణి. నిష్కలము నిష్క్రియము శాస్త్రము నిరవధ్యము నిరంజనము అగు పరబ్రహ్మమునందు మగ్నమైన మనస్సుతో సంబంధించిన వగుటచే మిక్కిలి చల్లనైనవియు జగదాహ్లాదకములును అగు ఏ కటాక్షాహ అమృత ప్రవాహ తరంగములైన కటాక్షములు కలవో ఆ కటాక్షములే చంద్రుడు. ఆ చంద్రుని యొక్క దట్టమైన చంద్రిక లేదా ఆ కటాక్షములే శశిసాంద్ర చంద్రిక. దాని యొక్క పాతముచేత అనగా నిరర్గల ప్రసారముచేత తొలగింపబడిన సంసార తాపజన్యశ్రమ కలవాడనే నేను. అఖండ వైభవానందం నిరతిశయమగు స్వప్రకాశ సుఖమైన అక్షయం శాశ్వతమైన ఆత్మపదం విష్ణువు యొక్క పరమపదమును క్షణాత్ క్షణకాలములో పొందినానో అట్టి మహాత్ముడగు గురువునకు నమస్కారము అని పూర్వశ్లోకముతో అన్వయము. అవ గురుప్రసాదముచే లభించిన స్వానుభవమును ఆవిష్కరించుచున్నాడు. ధన్యోహం కృతకృత్యోహం. విముక్తోహం భవగ్రహాత్ నిత్యానంద స్వరూపోహం పూర్ణోహం త్వదనుగ్రహాత్. 490 త్వదసుగ్రహాత్ నీ యొక్క అనుగ్రహము వలన అహం నేను ధన్యః ధన్యుడను, అహం నేను కృతకృత్యః కృతకృత్యుడను, అహం నేను భవగ్రహాత్ సంసారబంధము నుండి విముక్తః విడువబడితిని, అహం నేను నిత్యానంద స్వరూప నిత్యానంద స్వరూపుడను, అహం నేను పూర్ణః పూర్ణుడను. అసంగోహ మనంగోహ మలిష్గాహ మభగ్గరః ప్రశాంతోహ మనంతో హమతాంతో హం చిరస్తనః. 491 బోధోపలబ్ధి అహం నేను అసంగః సంగరహితుడను, అహం నేను అనంగః దేహరహితుడను, అహం నేను అలింగః జాత్యాశ్రమాది లింగములు లేనివాడను, అభంగురః నాళములేనివాడను, అహం నేను ప్రశాస్త్రకి శాస్తుడను, అహం నేను అనంత అహాంతము లేనివాడను, అహం నేను అతాన అలసట లేనివాడను, చిరస్తనః అతి ప్రాచీనుడను. అకర్తాః మభోక్తాః మవికారోః మక్రియః శుద్ధ బుద్ధ స్వరూపోహం కేవలోహం సదాశివః. 492 అహం నేను అకర్తా కర్తను కాను, అహం నేను అభోక్తా భోక్తను కాను, అహం నేను అవికార వికారము లేనివాడను, అక్రియః క్రియలు లేనివాడను, అహం నేను శుద్ధబుద్ధ స్వరూప నిర్మ ఏల్లము జ్ఞానాత్మకము అగు స్వరూపము కలవాడను, అహం నేను కేవలః అద్వితీయుడను, సదాశివః సర్వదా మంగళస్వరూపుడను, ద్రష్టుః శ్రోతృవక్తుః కర్తుర్భోక్తుర్విభిన్న ఏవాహం నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమాసంగ పూర్ణబోధాత్మ. 493 అహం నేను ద్రష్టుః ద్రష్టకంటెను, శ్రోతుః శ్రోతకంటెను, వక్తుః మాటలాడు వానికంటెను, కర్తు కర్తకంటెను, భోక్తు భోగములను అనుభవించు వానికంటెను భిన్న ఏవ భిన్నుడనే. నిత్య టోధాత్మా నిత్యము, భేదశూన్యము, క్రియారహితము, విభాగశూన్యము, అసంగము, పూర్ణము అగు జ్ఞానస్వరూపుడను. నాహమిదం నాహమదోప్యుభయోరవభాసకం పరం శుద్ధం బాహ్యాభ్యంతరశూన్యం పూర్ణం బ్రహ్మాద్వితీయమేవాహం. 494 54% శ్రీ వివేకచూడామణి. అహం నేను ఇదం ఈ వస్తువు నాకాను, అహం నేను అదహ వస్తువు నాకాను, అహం నేను అభయోహ అవభాసకం ఈ వస్తువును ఆ వస్తువును అనగా సకలమును ప్రకాశింపజేయనదియు, పరం అత్యుత్తమమైనదియు, శుద్ధం నిర్మలమైనదియు, బాహ్యాభ్యంతర శూన్యం వెలుపల లోపల అనెడు విభాగములు లేనిదియు, పూర్ణం సర్వవ్యాప్తమును, అద్వితీయం అద్వితీయరహితమును అగు బ్రహ్మ ఏవ బ్రహ్మమునే. నేను సర్వోపాధులతోడను రహితుడను అని యర్థము. త్రివిధ ములగు పరిచ్ఛేదములు దేశతః కాలతః వస్తుతః పరిచ్ఛేదములు లేనిదాని విషయమున బాహ్యము అంతరము అనుదాని కల్పన ఇట్లుండును. ఈ బాహ్యాభ్యంతర కల్పన శరీర దృష్టిచేతనే కాని ఆత్మదృష్టిచే కాదు. నిరుపమనాదితత్వం త్వమహమదమద ఇతి కల్పనాదురం నిత్యానక్షయకరసం సత్యం బ్రహ్మాద్వితీయమేవాహం. 495 నిరుపమం సాటిలేనిదియు అనాదితత్వం అనాదితత్వమును త్వం నీవు అహం నేను ఇదం వీది అదహాది ఇతి అను కల్పనాదూరం కల్పనలకు దూరమైనదియు నిత్యానవకరసం కరసం కేవల నిత్యానంద స్వరూపమును సత్యం సత్యమును అద్వితీయం ద్వితీయరహితమును అగు బ్రహ్మైవ బ్రహ్మమే అహం నేను. నారాయణోహం నరకాంతకోహం పురాంతకోహం పురుషోహమీశ అఖండబోధోహమశిష సాక్షి నిరీశ్వరోహం నిరహం చ నిర్మమః. 496 549 బోధోపలబ్ధి. అహం నేను నారాయణ నారాయణుడను, అహం నేను నరకాస్తకః నరకాసుర సంహార్సి, అహం నేను పురాంతకః త్రిపుర సంహారి అయిన శివుడను, అహం నేనే పురుషః పురుషుడను, ఈశః ఈశ్వరుడను, అహం నేను అఖండబోధః అఖండ జ్ఞానస్వరూపుడను, అశేష సాక్షి సర్వసాక్ష్యభూతుడను, అహం ఇ నేను నిరీశ్వరః ఈశ్వరుడు లేనివాడను, నిరహం అహంకారము లేనివాడను, నిర్మమః చ మమకారము లేనివాడను. నేను అహంకార మమకార శూన్యుడను అని అర్థము. ఏవ చానన్యాధపతః అని బ్రహ్మసూత్రము కూడా చెప్పుచున్నది. జ్ఞాని సిద్ధ సంకల్పుడగుటచే ఆతనికి అధిపతి ఎగువాడు మరొక డెవడును ఉండడు అని దీని అర్థము. సర్వేషు భూతేష్వహమేవ సంస్థితః జ్ఞాన తా మనాంతర్బహిరాశ్రయ సన్ భోక్తా చ భోగ్యం స్వయమేవ సర్వం య తద్యత్ పృథక్ దృష్టమిదం తయాపురా. 497 అహమేన నేనే జ్ఞాత్రాత్మన జ్ఞాతృస్వరూపముతో జ్ఞానాత్మన అనుపాఠమున జ్ఞానస్వరూపముతో అనియర్థము. సర్వేషు సమస్తమైన భూతేషు భూతములయందు అంతర్హిరాశ్రయ సంలోపలను బయటను ఆశ్రయము కలవాడనే సంస్థితః ఉన్నాను. పురా పూర్వము యద్యత్ ఏది ఏది ఇదంతయా ఇది అను రీతిగా వృథక్ పేరుగా దృష్టం చూడబడినచో భోక్తా చ భోక్తయు భోగ్యం చ భోగ్యము స్వయమేవ నేనే. తత్తత్ ఆయా సర్వం అంతయు సమస్తమైన భూతేషు ఆకాశాదభూతములయందు లోపలను వెలుపలను ఆశ్రయించినవాడనే జ్ఞాతృరూపమున లేదా జ్ఞానరూపమున నేనే ఉన్నాను. సర్వమును తెలుసుకొనుచున్నానగా శ్రీవివేక చూడామణి చైతన్యము అప్పుడు తనకు ఉపాధియగు అంతఃకరణముచే సర్వమును వ్యాపించియున్నానని యర్థము. ఈ విధముగా జ్ఞానము కలుగు సమయమున తెలియబడు ప్రతి వస్తువును అంతఃకరణము ఆవరించుచున్నది. అంతఃకరణ ద్వారా అంతఃకరణావచ్చిన్న చైతన్యము కూడా ఈ చైతన్యమే జ్ఞాత, ఆ వస్తువులను ఆవరించుచున్నది. ఈ అంతఃకరణావచ్ఛిన్న ఆ జ్ఞేయ వస్తువులచే అవచ్ఛిన్నమగు చైతన్యమును ఒక్కటే. ఈ విధముగా జయములన్నీ జ్ఞాతృచైతన్యాభిన్న మగు చైతన్యముపై అధ్యస్థములుగాన యజగత్తునకంతకును నేనే అనగా జ్ఞాతే అనగా అంతఃకరణావచ్ఛిన్న చైతన్యమే అధిష్టానమని అభిప్రాయము. ఆరోపితము అధిష్టానము కంటే భిన్నము కాదు. సుక్తి రజతమువలెను రజ్జుసర్పాదికమువలెను పూర్వము ఏది వేరు వేరుగా చూడబడినదో అట్టి భోగ్యమగు శబ్దాదికము భోక్తయు కూడా డీ నేనే. మయఖండసుధాంబోధౌ బహుధా విశ్వవిచేహ ఉత్పద్యస్తే విలియంతా మాయమారుత విభ్రమాత్. 498 మాయమారుత విభ్రమాత్ మాయయనెడు మారుతము యొక్క ఘాతము వలన అఖండ సుధాంబోధౌ అఖండ సుఖ సముద్రుడనైన మయి నాయందు బహుధా అనేక విధములుగా విశ్వపిచేహ ప్రపంచములనెడు తరంగములు ఉత్పద్యత్తే పుట్టుచుండును విలియనే అలగిపోవుచున్నవి భగవత్పాద రచితమగు స్వాత్మనరూపణము అనుగ్రంథమున ఇట్లు చెప్పబడినది. మయి సుఖబోధపయోధౌ మహతి బ్రహాణముద్భుత సహస్రం మాయామైన మరుతా భూత్వా భూత్వా ముహుస్థిరోధత్తే. సుఖజ్ఞానమహాసముద్రమగు నాయందు వేలకొలది బ్రహ్మాండము. 544 బోధోపలబ్ధిలనెడు బుడగలు మాయయనెడు గాలిచే మాటిమాటికి పుట్టుచుండును మాటిమాటికి విలీన మగుచుండును అని చెప్పబడినది. స్థూలాదిభావ మయి కల్పిత భ్రమాదారోపితాను స్ఫురణేన లోకయః కాలే యథా కల్పకవత్సరాయనత్వాదయో నిష్కల నిర్వికల్పే. 499 నిష్కల నిర్వికల్పే భేదరహితము వికల్పకూన్యము అగు కాలే కాలమునందు కల్పకవత్సరాయనరాదియ కల్పకము సంవత్సరము అయనము ఋతువు మొదలగునవి యథా ఏ విధముగా కల్పింపబడినవో అదే నిష్కల నిర్వికల్పే నిష్కలుడను నిర్వికల్పుడను అగు మయి నాయందు ఆరోపితాను స్ఫురణేన కల్పితమగు స్ఫురణమాత్రము చేత భ్రమాద్భ్రమ వలన లోకేహలోకులచే. స్థూలాదిభావాః స్థూలదేహాదులు కల్పితాః కల్పింపబడినవి. 18 నిమిషాస్తు కాష్టాత్రింశత్తు తాః కళ. 18 కనురప్ప పాట్లకు సరియగు కాలము ఒక కాష్ట. 30 కాష్టలు ఒక కళ ఇత్యాది విధమున నిష్కలే అవయవములు లేనిదియు నిర్వికల్సే కళాకాష్ఠాది పరిణామములు లేనిదియు అగు అఖండ కాలమునందు మానవులచే ఏ విధముగా క్షణము దినము మాసము ఋతువు అయనము సంవత్సరము కల్పము మొదలగు భేదములు కల్పింపబడినవో అట్లే ఆరోపితాను స్ఫురణేన కల్పితమగు స్ఫురణమాత్రముచే స్థూలాది భావాః స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణశరీరము మొదలగు పదార్థములు భ్రమవలన నాపై కల్పింపబడినవి. నాద బిందుకళలను దాటినవాడు కాలమును గాని దాని భేదములను గాని చూడడు. అట్లే దేశకాలవస్తు పరిచ్ఛేద శూన్యమగు సర్వవ్యాప్తమగు ఆత్మస్వరూప సాక్షాత్కారము పొందిన పూర్తిగా నశించిన అజ్ఞానము. శ్రీ వివేక 35 శ్రీ వివేక చూడామణి గల నాకు ఆరోపిత వస్తుభావము లేదు. భ్రాంతియున్నద్దా ఆ వస్తువులు భాసించుట. ఆరోపితం నా శ్రేయదుషకం భవేత్ కదాపి మూడైర్మతిదోషదోషీలై. 8 నాద్రికరో త్యూషర భూమి భాగం మరిచికావారు మహాప్రవాహ. 500 మతిదోషదుషి తయహ బుద్ధిదోషముచే దూషితులగు మూరై అమూఢుల చేత ఆరోపితం ఆరోపింపబడిన వస్తువు కదాపి ఎన్నడును ఆశ్రయదుషకం ఆశ్రయమును దూషించునది నభవతి కాజాలదు. మరీచికావారు మహాప్రవాహ మరుమరీచికయందు ఎండమావులయందు కల్పితమగు జలము యొక్క మహాప్రవాహము ఊషరభూమి భాగం ఏడారి భూమిని నాద్రికరోతి తడిగచేయజాలదు. బుద్ధదోషముచే దూషితులగువారిచే ఆరోపితమగు వస్తువు ఆశ్రయదోషకం భ్రమచే ఒక వస్తువును ఆరోపించుచున్న రనగా అట్టి ఆరోపణకు ఏదైనా ఒక ఆధారముండవలెను. అట్టి ఆధారమునకు దోషమును కలిగించినదిగా ఎన్నటికిని కాజాలదు. తతేవం సతి యత్రయదధ్యాస తత్కృతేన గుణేన దోషేన వా అణుమాత్రేణపి సన సంబధ్యతే. ఇట్టి పరిస్థితిలో దేనియందు మరియొక దానిని అధ్యసింతుమో ఆ అధ్యసింపబడిన దాని దోషము కాని గుణము కాని దానికి అధ్యాసాధి స్థానమునకు అంటదు అని అధ్యాస భాష్యమున చెప్పబడినది విషయమునే దృష్టాంతముచేత స్పష్టీకరించుచున్నాడు. ఎండమావులలోని జలప్రవాహము ఊషరభూమిని తడిచేయుడు కదా. మరీచిక వారిమహా ప్రవాహమును కల్పించుటకు ఊషరభూమి భాగము ఆశ్రయము. 546 బోధోవలబ్ధి ఆకాశవత్ కల్పవిదురగో హసూదిత్యవద్భాస్య విలక్షణోహం అహార్యవన్నిత్య వినిశ్చలో హమంబోధివత్పర వివర్జితో హం. 501 ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య ఆకాశము వలే ఆత్మ సర్వగతము నిత్యము అను శృతి యొక్క అర్థము అనుభవములో తెలిసినదని చెప్పుచున్నాడు. అహం నేను ఆకాశ పెత్ ఆకాశము వలే కల్ప విదురగహ కల్పమునకు దూరమైన వాడను అనగా కాలముచే పరిచ్ఛేద్యుడనుకాను. స్వయం జ్యోతిహ ఇత్యాది శృత్యర్థమును చెప్పుచున్నాడు. అహం నేను ఆదిత్యవత్ సూర్యుని వలే భాస్య విలక్షణ ప్రకాశింపజేయదగిన తెలియదగిన వస్తువుల కంటే భిన్నమైన వాడను ఆహార్యవత్ పర్వతము వలే అహం నేను నిత్య వినిశ్చల నిత్యుడను స్థిరమైన వాడను లేదా ఎల్లప్పుడూ స్థిరమైన వాడను అహం నేను అంబోధివత్ సముద్రము వలే పారవివర్జిత పారము ఆవలియొడ్డు లేనివాడను అనగా అంతములేనివాడను. నా మే దేహేన సంబంధ మేఘేనేవ విహాయ సహ అతః కుతో మే తద్ధర్మాః జాగ్రత్స్వప్న సుషుప్తయః. 502 విహాయ సహ ఆకాశమునకు మేఘేనేవ మేఘముతో వలెనే మే నాకు దేహేన దేహముతో సమృద్ధః సంబంధము నలేదు. అతః అందువలన తద్ధర్మాః ఆ దేహం యొక్క ధర్మములగు జాగ్రత్స్వప్న సుషుప్తయః జాగ్రత్స్వప్న సుషుప్తులు మే నాకు కుతః ఎట్లు సంబంధించును. ఆకాశమునకు మేఘముతో ఏ విధముగ సంబంధము లేదో ధూమ జ్యోతిః సలిల మరుతాం సన్నిపాతః క్వ మేఘః. ధూమము తేజస్సు ఉదకము వాయువు వీటి యొక్క కలయికమైన మేఘమెక్కడ అని కాళిదాసు చెప్పిన విధమున పృథ్వీ జలతేజో. 548 శ్రీవివేక చూడామణి వాయు సంఘాతరూపమగు మేఘముచే ఆకాశము ఎట్లు సంబంధించదో నిర్లిప్త స్వభావము కలదగుటవలను అమూర్తి మగుటవలనను ఆకాశము ఏ విధముగా జలవర్షణముచే తడి అంటకుండా ఉండునో అట్లే ఆత్మనగు నాకు పాంచభౌతికమగు దేహముతో ఎట్టి సంబంధమును ఉండదు. అందుకు కూడా కారణము ఆత్మ నిర్లిప్త స్వభావము అమూర్తము అగుటయే. అతః ధర్మీయగు దేహముతోడనే సంబంధము లేకపోవుట వలన దాని ధర్మములైన జాగ్రత్స్వప్న సుషుప్తులు నాకెట్లుండును అని అన్వయము. ఉపాధిరాయతి స ఏవ గచ్చతి స ఏవ కర్మాణి కరోతి భుక్తే స ఏవ జీవన్ మ్రియతే సదాహం కులాద్రివ నిశ్చల ఏవ సంస్థితః న మే ప్రవృత్తిరచ మే నివృత్తిః సదేకరూపస్య నిరంశకస్య. ఏకాత్మకో యో నిబిడో నిరస్తరో వ్యోమేవ పూర్ణః స కథం ను చేస్తుతే. 504 ఉపాధ్యః దేహాద్యుపాధి ఆయాతి వచ్చుచుండును స ఏవ అదియే గచ్చతి పోవుచుండును సహ ఏవ అదియే కర్మాణి కర్మలను కరోతి చేయుచుండును భుజే కర్మఫలమును అనుభవించుచుండును. జీవన్ జీవించుచు కొంతకాలముండి మ్రియతే మరణించుచున్నది. అహం నేను సదా ఎల్లప్పుడును సహ ఏవ ఆ ఉపాధియే కులపర్వతము వలే నిశ్చలు ఏవ నిశ్చలముగనే కులాద్రివత్ సంస్థితః ఉన్నాను. సదా ఎల్లప్పుడునూ ఏకరూపస్య ఒకే రూపముననున్న నిరంశకస్య అవయపములు లేని మే నాకు ప్రవృత్తిః ప్రవృత్తి నలేదు, మే నాకు నివృత్తి చ నివృత్తి కూడా నలేదు. కర్మ 649 బోధోవలబ్ధి చేట ప్రవృత్తి చేకుండుట నివృత్తి యహ ఏ ఆత్మ వ్యోమేవ ఆకాశము వలె ఏకాత్మకః ఏకరూపమైనదో నిబడః దట్టమైనదో నిరంతరభేదరహితమో పూర్ణః పూర్ణమైనదో సహ అది. కథంను ఇట్లు చేస్తతే కర్మ చేయును. క్రమముగా ఈ శ్లోకములలో చెప్పిన విషయమును ప్రతి ఉత్కాంతి పాదించు బ్రహ్మసూత్రములు ఈ విధముగానున్నవి. మరియొక చోటికి వెళుట, గత్యాగతినాం శరీరమును విడుచుట, జీవుడు మరల మరియొక దేహములో ప్రవేశించుట వీటిని బట్టి అనుపరిమాణము గలవాడు అని పూర్వపక్ష సూత్రము. మార్చి 2, 2019 తద్గుణసారత్వ తద్వ్యపదేశ ప్రాజ్ఞవత్ జీవాత్మ విభువు అనగా సర్వవ్యాపి అయినను ఉపాధిభావములగు బుద్ధ్యాదుల గుణములతో సంబంధమును బట్టి అనువని కొన్ని శృతులలో వర్ణింపబడినాడు. కొన్ని సగుణోపాసనలలో ప్రాజ్ఞుని అనగా పరమాత్మను ఉపాధి గుణములను బట్టి వ్రీహి కంటెను యవ కంపెను సూక్ష్మమైనది అని వర్ణించినట్లే ఇచ్చటను గ్రహింపవలెనని సిద్ధాంత సూత్రము. మార్చి 2, 1929 కర్తాశాస్త్రార్థవత్వాత్ జీవునకు కర్తృత్వము కూడా ఉన్నది. కర్తృత్వము లేనిచో యజ్ఞాదులు చేయవలనని చెప్పెడు శాస్త్రము వ్యర్థము కావలసి వచ్చును అని పూర్వపక్ష సూత్రము. మార్చి 2, 1932 యథాచ తక్షోభయథా ఆత్మకు కర్తృత్వము సహజము కాదు. వడన్ని సాధనముల సహాయముచే కార్యము చేయును. ఆత్మకూడా మనస్సు మొదలగు కరణములను బట్టి కర్తృత్వమును పొందినట్లుండును. వడ్రంగి కూడా సాధనములతో కర్మ చేయిచున్నంతవరకును ఆ కర్తృత్వముచే అలసట చెందును. ఆ పని మానిన పిమ్మట విశ్రాంతి సౌఖ్యమును పొందును. అట్లే ఆత్మ కూడా మనోబుద్ధ్యాదుల ద్వారా ప్రాప్తించిన కర్తృత్వము ఉన్నంతవరకును అలసట చెంది సుషుప్త్యాదులయందు సౌఖ్యమును పొందును. కావున కర్తృత్వము ఆత్మకు స్వాభావికము కాదు. చరాచరవ్యపాశ్రయస్తు శ్రీవిషేక చూడామణి సాప్తద్వ్యపదేశో భాక్త సద్భావభావిత్వాత్ దేవదత్తుడు పుట్టి నాడు ఇత్యాది ఏకవ్యవహారమును బట్టి జీవునకు జనన మరణములున్నవని ఆశంకించి ఈ సూత్రమున సమాధానము చెప్పబడినది. జంగమములు స్థావరములను అగు శరీరముల జన్మమరణములను జీవునకు ఆరోపించి జీవునకు జనన మరణ వ్యవహారము జరుగుచున్నది. కావున ఈ వ్యవహారము భాక్తము అనగా ఔపచారికము. కావుననే ఆ శరీర సంబంధం ఉన్నప్పుడు ఈ వ్యవహారమున్నది, అది లేనప్పుడు ఈ వ్యవహారము కూడా లేదు. బా సూడుట్ 2, 3, 16 నేనెల్లప్పుడును కులపర్వతము వలె నిశ్చలముగానే ఉన్నాను. ప్రవృత్తి నివృత్తులు రెండునూ ఒకేమారు జరిగినను క్రమముగా జరిగినను ఏకరూపత్వమనున్నది ఉండదు. నిరసనకు అనగా అవయవరహితునకు వికారము కూడా అసంభావ్యము. ఆ విషయమునే అపపాదించుచున్నాడు. ఏకాత్మకమును దట్టమైనదియు నిరస్తరహ అవకాశరహితము ఆకాశమువలె పూర్ణమైనదియు అగునది ఇట్లు చేష్టతెకదలును కార్యములు చేయును. పుణ్యాని పాపాని నిర్దిష్టియస్య నిశ్చేతసో నిర్వికృతే నిరాకృతేహ కుతో మమాఖండ సుఖానుభూతే భూతే హెనన్వాగత విత్యపి శృత్యః. 505 నిరింద్రియస్య ఇంద్రియరహితుడను నిశ్చేతసః మనస్సు లేనివాడను నిర్వికృతేహ వికారములు లేనివాడను నిరాకృతేహ అకారశూన్యుడను అఖండ సుఖానుభూతే అఖండ సుఖానుభవ స్వరూపుడను అగు. మమ నాకు పుణ్యాని పుణ్యములు కాని పాపాని పాపములు కాని కుతః ఇట్లు? శృతేహ అపి శృతి కూడా అనన్వాగతం ఇతి సుషుప్తిలో గూఢ సుఖదుహఖాధులుండవని బ్రూతే హి చెప్పుచున్నది కదా. 551 బోధోపలబ్ధి. శాస్త్రవిహితములగు కర్మలు చేయట వలన కలుగునది పుణ్యము. శాస్త్ర నిషిద్ధములగు కర్మలను చేయట వలన కలుగునది పాపము. శారీరము, మానసము, వాచకము అని కర్మ మూడు విధములు. భగవద్గీతలో శరీరవా మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః, న్యాయం వా విపరీతం వా మానవుడు న్యాయమైనది కాని అన్యాయమైనది కాని ఏ కర్మను శరీరము చేతను, వాక్కు చేతను, మనస్సు చేతను చేయునో అని చెప్పబడినది. మహానదులలో స్నానము, దేవతలు, బాహనులు మొదలగు వారికి ప్రదక్షిణాధికము చేయుట మొదలగునవి శరీరముతో చేయు పుణ్యములు. మహామంత్రములను జపించుట, భగవన్నమ సంకీర్తనము చేయుట, భగవద్గుణములను కీర్తించుట మొదలగునవి వాళ్లుతో చేయు పుణ్యములు. ఈశ్వరుని ధ్యానించుట, తనకును పరులకును హితమగు విషములను గూర్చి ఆలోచించుట మొదలగునవి మనస్సు చేత చేయు పుణ్యములు. అగమ్య స్త్రీ సంగమాదికము శరీరము చేత చేయు పాపము. పరనింద అసత్య భాషణాదికము వాకుతో చేయు పాపము. శాస్త్ర నిషిద్ధములగు విషములను గూర్చి ఆలోచించుట మనస్సుతో చేయు పాపము. శరీరజేహ కర్మదశైరాతి స్థావరతాం నరః, వాచికేహ పక్షి ముగతాం మానసైరంత్యజాతితాం. శరీర పాపములచే మానవుడు వృక్షాది స్థావర జన్మ మెత్తును, వాచిక పాపములచే పక్షం ఉగాది జన్మ మెత్తును, మానస పాపములనే అంత్యజాతిలో పుట్టును అని చెప్పబడినది. ఇచ్చట వాక్కున్నది చక్రు శ్రోత్రాదులకు అపలక్షణము అనగా పరనిందాదికము ఏ విధముగా వాళ్లు చేచే పాపమో అట్లే చూడకూడని వాటిని చూచుట. వినుట మొదలగునవి చక్షుహ సూత్రాదీంద్రియములచే చేసిన పాపము అని అర్థము. ఇట్లే పుణ్యము విషయమున గూడా లేదా వాక్పదముచేత కర్మసాధనములగు కర్మేంద్రియములన్నింటినీ మనః పదముచే శ్రీవివేక చూడమని నసాధనములగు చక్రురాది జ్ఞానేంద్రియముల్లన్నింటినీ గ్రహింప మంచి పని చేయుట చూచుట వినుట మొదలగునవి 652 వలెను. నానా ఆయా ఇంద్రియములకు సంబంధించిన పుణ్యములు. అసత్కార్యమును చేయుట, వినుట, చూచుట మొదలగునవి ఆయా ఇంద్రియములు చేయు పాపములు. ఇదంతయు ఇంద్రియములకు గాని చిత్తమునకు గాని సాకారముగు స్థూల శరీరమునకు గాని సంబంధించినది. నిరింద్రియునకు దీనితో సంబంధము లేదు. న తస్య కార్యం కరణం చ విద్యతే, ఆ పరమాత్మకు కార్యముగాని శరీరాదిసాధనముగాని లేదు అని శృతివాక్యము. సచక్రురుచక్రురివ సకర్ణుకర్ణ ఇవ సమనా అమన ఇవ సప్రాణకో ప్రాణ ఇవ అని మరియొక శృతి ఆధ్యాసిక సంబంధములేని జీవన్ముక్తుడు వాస్తవమున నేతేంద్రియములేనివాడై నను నేత్రేంద్రియమున్నవాడువలే, కర్ణములు లేనివాడైనను కర్ణములున్నవాడువలే, మనస్సు లేనివాడైనను మనస్సు ఉన్నవాడువలే, ప్రాణములేని వాడైనను ప్రాణమున్న వాడువలె పరులకు కనబడుచుండును అని ఈ శృతి వాక్యమున కర్ణము. శరీరేంద్రియాదులతని మిథ్యాజ్ఞాన కల్పితమగు అభిమానకృతమైన తాదాత్మ్య సంబంధ మున్నప్పుడే అట్టివాడు సశరీరుడనియు సేంద్రియుడనియు సమనస్కుడనీ చెప్పవచ్చును. గాని బ్రహ్మ సాక్షాత్కారముచే దగ్ధమైన అజ్ఞానము కలవానికి అభిమానమెక్కడిది, తాదాత్మ్యమెక్కడిది? ఈ విధముగా నిర్దిందియస్య నిశ్చేతనః నిరాకృతేః అనుపదత్రయముచే పుణ్యపాప సాధనములగు వామన శరీరములు లేవని చెప్పబడినది. పుణ్యపాపములు ఆత్మకే సంబంధించి యుండునని తార్కికులు చెప్పుదురు. విహిత నిషిద్ధకర్మల నాచరించుట వలన కలిగిన పుణ్యపాపములు అనునవి ఒక విధముగు వికారమే. నిత్యమగు ఆత్మకు వికార రూపములగు ఈ అనిత్య పుణ్యపాపములతో సంబంధం ఉన్నదని చెప్పినచో ఆత్మకూడా అనిత్యమని చెప్పవలసియుండును. అందుచే నిర్వికృతే హానుపదముచే ఆత్మ వికార శూన్యమని ఒకటి. 663 బోధోపలబ్ధి చెప్పబడినది. తోటకాచార్యులు గూఢ శృతి సరసముద్ధరణమున నహి నిత్యం అనిత్యగణైన గుణి నిత్యమైన దానికి అనిత్యమైన గుణములు ఉండవు కదా అని చెప్పినాడు. అనిత్యముగు శబ్దమునకు ఆశ్రయముగుటచే ఆకాశము అనిత్యమేయని వేదధికరణ భాష్యమునగూడ చెప్పబడినది. కావున స్వభావత నిర్వికారడనగుటచేతను నందు మూలాజ్ఞానసముచే శరీరేంద్రియ మనోరూపోపాధులతో సంబంధము లేకపోవుట వలను అఖండ స్థానుభూతే అనావృతము అపరిచ్ఛిన్నము స్వయం ప్రకాశము అగు ఆనందమే స్వరూపముగా గల నాకు పుణ్యములెట్లుండును పాపములెట్లుండును ఈ విషయమున శృతిని ప్రమాణముగా చూపుచున్నాడు. అనస్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన తీర్లో హి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. నా ఈ సుషుప్తియందు ఆత్మ పుణ్యముచేతగాని పాపముచేతగాని సంబంధింపదు. ఆ సమయమున హృదయము యొక్క శోకముల నన్నింటినీ దాటును అను శృతి ఇంకను మూలాజ్ఞానమున్న సుషుప్త్యవస్థలో కూడా ఆ అజ్ఞాన కార్యముల ధ్యానము లేకపోవుటచే ఆత్మకు పుణ్యపాపముల స్పర్శ లేదనియు హృదయగతములగు శోకముల స్పర్శ లేదనియు బోధించుచున్నది. ఆ విధముగా అందరి అనుభవములో కూడా నున్నది. ఇప్పుడు కారణాజ్ఞానము కూడా నశించుటచే పుణ్యపాప దుహకముల సంబంధము ఏ మాత్రమును ఉండదు. కావునకో మోహః కశోకః అను శృతివాక్యమునందలి కిం శబ్దము వలె ఈ శ్లోకమునందలి కుతః శబ్దము ఆక్షేపముచే పాపాదుల అభావమును బోధించుచున్నది. పుణ్యపాపదుఖములు ఆత్మధర్మములైనచో సుషుప్త్యవస్థలో కూడా అవి అనువర్తించవలెను. అట్లు అనువర్తించుట లేదు కదా. ఆ సమయమున స్వరూపసుఖమే అనుభవింపబడుచున్నది. అప్పుడు అనుభవింపబడునది పుణ్యఫలమైన పరిచ్ఛిన్న సుఖము కాదు. 654 శ్రీ వివేక చూడామణి ఆ సుఖము విషే సంబంధము వలన కలిగినది కాదు కదా. ఆ సమయమున దుహఖము లేనే లేదు. ఏషోస్య పరమ ఆనందః ఇది సుషు వ్యవస్థలోనున జీవుని పరమానందము అను శృతియు సర్వజనానుభవమును అందులకు ప్రమాణము. అందుచే అప్పుడు పాప సంబంధము లేదు. పూర్వోదాహృత శృతిలో హృదయస్య శోకాన్ అని చెప్పుటచే శోక పద పర్యాయముగు దుహఖము ఆత్మధర్మము కాదని చెప్పినట్లేనది. జాగ్రత్ స్వప్నవస్థలలో శరీరాద్యధ్యాసముండుటచే పుణ్య పాప హృదయ శోకాదులు కల్పితములైనవి. కాని ఇప్పుడు అధ్యాసము లేకపోవుటచే పుణ్యాది కల్పన లేదు అని శృత్యర్థము. అవ చెప్పిన విషయమునే దృష్టాంతపూర్వకముగా రెండు శోకములలో విశదీకరించుచున్నాడు. ఛాయా స్పృష్టముష్టం వా సీతం వా సుష్ఠు దుష్ఠు వా న స్పృశత్యేవ యత్కించిత్ పురుషం తద్విలక్షణం. 506 ఛాయా నీడచేత సంస్పృష్టం స్పృశింపబడిన ఉష్ణం వా ఉష్ణ పదార్థముగాని సీతం వా చల్లని పదార్థముగాని సుష్ఠు వా మంచిదిగాని దుష్ఠు వా చెడ్డదిగాని యత్కించిత్ ఏదియు తద్విలక్షణం ఆ ఛాయకంటే భిన్నమైన పురుషం పురుషదేహమును న స్పృశత్యేవ స్పృశింపనే స్పృశింపదు. తన శరీరం యొక్క నీడకు జలాజ్ఞాదులతోగాని సదసద్వస్తువులతోగాని సంబంధము కలిగినను శరీరమునకు ఏ విధముగా శీతోషాది సంబంధము ఉండదో అట్లే ఉపాధి ప్రతిబింబపక్షపాతిగాన అనగా ఉపాధి ధర్మములు ప్రతిబింబమునందు కానవచ్చుచుండునుగాన బుద్ధియందు ప్రతిబింబించిన జీవునకు బుద్ధిధర్మములై నా పుణ్యసుఖాదులతో సంబంధమున్నను అజ్ఞానము నశించి జీవత్వము తొలగిన సిమట తద్విలక్షణమైన బింబమగు పురుషుని అనగా పూర్ణముగాన పురుషుడు ఆత్మ దానిని ఏదియూ స్పృశింపదు. ఛాయకు 656 బోధోవలబ్ధి సబంధించిన అర్థమున పురుషశబ్దమునకు శరీరమని అర్థము. తద్విలక్షణు ఛాయకంటే భిన్నమైన సాక్షిణం సాక్ష్యధర్మాః సంస్పృశంతి కదాచన విలక్షణం అవికారముదాసీనం గృహధర్మాః ప్రదీపవత్ దేహేంద్రియమనోధర్మా నైవాత్మానం స్పృశస్త్యహో. 507. గృహధర్మాః గృహము యొక్క ధర్మములు ప్రదీపపత్ దీపమునుపలే సాక్ష్యాధర్మాః సాక్షిధర్మములు కానివి కదాచన ఎన్నరును విలక్షణం దృశ్యముల కంటే భిన్నమైన స్వభావము గల సాక్షిణం సాక్ష్యేన ఆత్మను న సంస్పృశంతి స్పృశింపవు. దేహేంద్రియమనోధర్మాః దేహేంద్రియమనస్సుల ధర్మములు అవికారం ఈ వికారరహితమును ఉదాసీనం ఉదాసీనమును అగు ఆత్మానం ఆత్మను నైవ స్పృశంతి స్పృశింపవు. అహో ఆశ్చర్యము, గృహము యొక్క ధర్మములు గృహమును ప్రకాశింపజేయు దీపమును ఏ విధముగా స్పృశింపవో అట్లే సాక్షి ధర్మములు కాని దృశ్యములైన బుద్ధీంద్రయ శరీర ధర్మములు విలక్షణం దృగ్రూపుడును స్వయం ప్రకాశుడును అవికారియు ఉదాసీనుడును అగు సాక్షిని ఎన్నడును స్పృశింపవు. దేహేంద్రియమనోధర్మములు అవికారియు ఉదాసీనమును అగు ఆత్మను ఏమాత్రమును స్పృశింపవు అని దీప దృష్టాంతముతో చెప్పుటచే పుణ్యాని పాపాని 505 ఇత్యాది శ్లోకార్థము వివరింపబడినది. అవ 3 దృష్టాంతములతో ఆత్మ అసంగ మను విషయమును ప్రతిపాదించుచున్నాడు. రవేర్యథా కర్మణి సాక్షిభావో వహ్నేర్యథా వాయసి దాహకత్వం రజ్జేర్యథారోపిత వస్తు సంగ తథైవ కూటస్థ చిదాత్మనో మే. 508. 658. వివేకచూడామణి, కర్మణి కర్మేందు రవేసి సూర్యునకు సాక్షిభావ సాక్షిత్వము యథార్ ఎట్లో అయిని జనముపైనున్న పహ్నే అహాగ్నికి దాహకత్వం దాహకత్వము యథాయిట్లో రట్టో అరజ్జు మూడువుకు. ఆరోపిత వస్తు సంగారోపితమగు వస్తువుతో సంగము యథాయిట్లో కూటస్థ చిదాత్మనః కూటస్థమగు చిదాత్మనైన మేనాకును తథైవ అట్లే ఏ కర్మలతోడను సంగములేని సూర్యుడు కర్మసాక్షి జగచ్చక్షువు జగత్తునకు నేత్రము అను లోక ప్రసిద్ధిననుసరించి ఏ విధముగ సకల ప్రాణుల కర్మలకు సాక్షిగనుండునో కూటస్థ చిదాత్మనః వికారశూన్యచిద్రూపుడనే సకల కర్మిసంగ విహీనుడనైన నాకు గూడా సాక్షిత్వము. నేను గూడా సాక్షిగా ఉన్నాను. ఇనుము కాల్చుచున్నది ఇత్యాది విధమున అగ్నికి గల దాహకత్వము ఇనుము నకు ఆరోపింపబడుచున్నది. అట్లే బుద్ధ్యాదులకు గల కర్తృత్వము నాపై ఆరోపింపబడుచున్నది. కల్పితములగు సర్పము దండము జలధార మొదలగు వాటితో తాదాత్మ్య సంబంధము రజ్జువునకు కల్పింపబడుచున్నది. అట్లే నిర్వికార చిద్రుపుడనగు నాకు దేహాది సంబంధము కల్పింపబడుచున్నది. 3 దృష్టాంతములను రవి ఇనుము రజ్జువు వాస్తవమున అసంగములే. కర్తాపి వా కారేతాపి నాహం భోక్తాపి వా భోజేతాపి నాహం ద్రష్టాపి వా దర్శయితాపి నాహం సోహం స్వయం జ్యోతి రసిదృగాత్మ. 509. అహం నేను కర్తాపి చేయవాడను కారేతాపి చేయించువాడను కూడా నకాను. అహం నేను భోక్తాపి అనుభవించువాడను భోజయి తాపి వా అనుభవింపజేయువాడను కూడా నకాను. అహం నేను ద్రష్టాపి చూచెడువాడను దశైతాపి వాన చూపించువాడను కూడా న. బోధోవలబ్ధి. 567. కాను సాహం అట్టి నేను అనిచృగాత్మా ఇట్టి స్వరూపము కలవాడను కాని స్వయం జ్యోతిః స్వయం ప్రకాశ స్వరూపుడను. విజ్ఞానం యజ్ఞం సున్నా తనుతే జీవుడు యజ్ఞమును అనగా సంకల్పమును చేయుచున్నాడు. ఏష హేవ సాధు కర్మ కారేతి ఈశ్వరుడే సత్కర్మ చేయించును అను శృతులనే బుద్ధివహితమగు ఆత్మకు జీవునకు కర్తృత్వము మాయోపహితమగు ఆత్మకు ఈశ్వరునకు కారేతృత్వము తెలియచున్నది. భోక్తృత్వ భోజేతృత్వములు కూడా ఈ జీవేశ్వరులకే సంబంధించినవి. ద్రష్టృత్వమనున్నది కూడా దృశ్య సాపేక్షముగాన అనగా దృశ్యము లేనిదే ద్రష్ట అనువాడు ఉండడుగాన. అద్వితీయత్మయందు ద్రష్టృత్వము కూడా కల్పితమే, వాస్తవమున ద్రష్టృత్వము లేదు. చక్షురాదులను ప్రేరేపించుటాను నది కూడా అనగా దర్శేతృత్వము కూడా వ్యవహారావస్థలోనే ఉన్నది, కాని వాస్తవమున లేదు. అందుచే నేను దర్శేతనుగూడా కాను. సోహం అట్టి నేను అనిదృక్ ఇట్టివాడు కాని అనగా కర్తృత్వాది సకల ధర్మరహితుడైన సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ ఈ ఆత్మ సాక్షి రూపమైనది, చైతన్య స్వరూపము, అద్వితీయము, గుణరహితము అని శృతి చెప్పుచున్నది. స్వయంజ్యోత ఇతర వస్తువులపై ఆధారపడని స్ఫురణము కల ఆత్మా ఆత్మను చలత్యుపాధౌ ప్రతిబింబలౌల్యమౌపాధికం మూఢధియో నయంతి స్వబింబభూతం రవివద్వినిష్క్రియం కర్తాస్మి భోక్తాస్మి హతోస్మి హేతి 510. ఉపాధ్ ఉపాధభూతమగు బుద్ధ్యాదికము ద్రవ్యపక్షమున జలాదికము చలతి సతి చలించుచుండగా మూఢధేహ ఆ మూఢబుద్ధులు ఔపాధికం ఉపాధి కల్పితమైన ప్రతిబింబతౌల్యం ప్రతిబింబము యొక్క చంచల 55%. శ్రీ వివేకచూడామణి, త్వమును సూర్య ప్రతిబింబము ఆత్మ ప్రతిబింబము కూడా గ్రహింపవలెను, రవివద్బింబ సూర్యుదువలే వినిష్క్రియం క్రియాశూన్యమైన విమృభూతం బింబమైన ఆత్మను కర్త అస్మి నేను కర్తగా ఉన్నాను, భోక్త అస్మి నేను లోక్తగా ఉన్నాను, హతః అస్మి నేను చంపబడినాను, హా అయ్యో ఇతి ఈ విధముగా తలంచుచు నయంతి పొందించుచున్నారు. ప్రతిబింబితౌల్యమును ఆత్మను పొందించున్నారు అనగా ప్రతిబింబలౌల్యమును ఆత్మపై ఆరోపించుచున్నారు అని యర్థము. భ్రాంతిచే మూఢమైన బుద్ధిగలవారు ఉపాధ్యాయన జలము కదలినప్పుడు దానియందలి సూర్యబింబము కూడా కదలుట చూచి ఆ కదలికను వాస్తవమున ఎట్టి క్రియలేని బింబభూతమగు రవియందు ఆరోపించుచుందురు. అట్లే బుద్ధ్యాద్యుపాధుల చలనముచే తత్ప్రతిబింబిత జీవాత్మకుడ చలింపగా ఆ చలనమును నిష్క్రియము బింబభూతము అగు ఆత్మయందు ఆరోపించి బుద్ధితాదాత్మ్యాధ్యాసముచే నేనే కర్తను నేనే భోక్తను అనియు స్థూలదేహ తాదాత్యాధ్యాసముచే అయ్యో నేను చంపబడితి ననియు అనుకొనుచుందురు. కావుననే ధ్యాయతీవ లేలాయతీవ ఆత్మ ధ్యానము చేయుచున్నదా అన్నట్లున్నది, కదలుచున్నదా అన్నట్లున్నది అని చెప్పుచున్నది. వాస్తవమున ప్రతిబింబమునందుకూడా ఉపాధి ధర్మములు భ్రాంతి సిద్ధము అందుబింబమునందు సుతరాం ఉండజాలవు. అయినను మూఢాత్ములు ఆరోపించుచున్నారు. కావున శృతి యుక్తినుభవములచే సిద్ధ మగు నిర్గుణత్వమునకు విరోధమేమీను లేదు. అవ స్థూలదేహ ధర్మములు ఆత్మకు సంబంధింపవు అను విషయమును ఘటాకాస్తృష్టాంతముతో చెప్పుచున్నాడు. జలే వాపి స్థలే వాపి లుఠత్వేష జడాత్మక నాహం విలిప్యే తద్ధర్మై ఘటధర్మై నలో యథ 511. బోధోవలబ్ధి 558. జడాత్మక జడమైన ఏషః ఈ శరీరము జలే వాపి జలము నందైనను స్థలే వాపి స్థలము నందైనను లుఠతు దొరలునుగాక నభః ఆకాశము యథా ఏ విధముగా ఘటధర్మయః ఘటం యొక్క ధర్మముల చేత అనగా అనిత్యత్వము మొదలగు ధర్మముల చేతను పెద్ద పొట్ట మొదలైన ఆకారముల చేతను నీలాది రూపముల చేతను లిప్తము కాదో ఆ విధముగానే తద్ధర్మై దాని యొక్క స్థూలదేహము యొక్క ధర్మముల చేతను జలస్థూలాదులతో సంబంధము వలన ఏర్పడిన రైత్యాభిఘాతాదుల చేతను జరామరణాదుల చేతను గూడా అహం న విలిపియే నేను లిప్తుడను కాను. కర్తృత్వ భోక్తరుత్వ ఖలత్వమత్తత జడత్వ బుద్ధత్వ విముక్తతాదేహ బుద్ధేర్వికల్ప నతు సంతి వస్తుతః స్వస్మిన్ పరే బ్రహ్మణి కేవలే ద్వయే 512. ఆచేహ కేవలేకేకము అద్వయే ద్వితీయరహితము పరే బ్రహ్మణి పరబ్రహ్మయేన స్వస్మిన్ తనయందు కర్తృత్వ కర్తృత్వము భోక్తృత్వము దుష్టత్వము మత్తత్వము, జడత్వము, బద్ధత్వము, ముక్తత్వము మొదలైన బుద్ధేహ వికల్పాహ బుద్ధి యొక్క అధ్యాసము వలన ఏర్పడిన వివిధ కల్పనలు వస్తుత వాస్తవమున నసన్ని లేవు. శ్రీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సంతు వికారాహ ప్రకృతే దశధా శతధా సహస్రధా వాపి తైః కిం మే సంగచితేః నహ్యంబుదడంబరో వరం స్పృశతి. 513. సకల ప్రపంచము కూడా సాక్షాత్తుగనో పరంపరగనో మూల ప్రకృతి నుండి పుట్టినదగుటచే ప్రకృతేః అమూల ప్రకృతి యొక్క వికారాహ వికారములు దశధా పదిశితులుగాని సతథా నూరు విధ. 500. శ్రీ వివేకచూడామణి ములుగాగాని సహస్రధావాపి వేయి విధములుగాని సస్తు అగుగాక అసంగచితేహ అసంగచిద్రూపమైన మే నాకు తైహ ఆ వికారములచే కిం ఏ మగును. అందుదృష్టానము అంబుచడంపర మేఘగర్జనాదికము అంబరమాకాశమును నస్పృశతి హి స్పృశింపదు కదా. ఎల్లప్పుడునూ నిర్వికారమైన ఆకాశమునందు మేఘోదయము గర్జనము మేఘ వినాశము మొదలగు వాటిచే విశేషమేదియును ఉండదు. అవ శ్రీ గురుపదేశానుసారముగా కలిగిన అద్వైతానుభవమును విశదీకరించుచున్నాడు. అవ్యక్తాది స్థూలపర్యంత మేతద్విశ్వం యత్రాభాసమాత్రం ప్రతీతం వ్యోమప్రఖ్యం సూక్ష్మమాద్యంత హీనం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. 514. ఏస్ యత్ర దేనియందు అవ్యక్తాది అవ్యక్తము మొదలు స్థూల పర్యంతం స్థూలము వరకును గల ఏతత్ ఈ విశ్వం ప్రపంచము ఆభాసమాత్రం కేవలాభాసరూపమున ప్రతీతం కనబరుచున్నదో యత్ ఏది వ్యోమప్రఖ్యం ఆకాశముతో సమానమైనదో సూక్ష్మంచి సూక్ష్మమైనదో ఆర్యంతహీనం ఆద్యంతములు లేనిదో తత్ అట్టి అద్వైతం అద్వైతరూపమగు బ్రహ్మ బ్రహ్మగా అహం నేను అయి ఉన్నాను. ఆ సర్వాధారం సర్వవస్తు ప్రకాశం సర్వాకారం సర్వగం సర్వశూన్యం నిత్యం శుద్ధం నిష్కలం నిర్వికల్పం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. 515. యత్ ఏ బ్రహ్మ సర్వాధారం అంతకును ఆధారమో సర్వ వస్తు ప్రకాశం నమస్త వస్తువులను ప్రకాశింపజేయినదో సర్వాకారం. 661. సర్వాకారమైనదో సర్వగం అంతటను వ్యాపించినదో సర్వశూన్యం సర్వముతోడను శూన్యమైనదో నిత్యం రునిత్యమో శుద్ధం పరిశుద్ధమో నిష్కలం నిరవయవమో నిర్వికల్పం వికల్పరహితము తత్ ఆ అద్వైతం బ్రహ్మ అద్వైతమైన బ్రహ్మగా అహం నేను అస్మి ఉన్నాను. సర్వవస్తు ప్రకాశం తస్య భాష సర్వమిదం విభాతి ఆత్మ యొక్క కాంతిచేతనే ఇదంతయు భాషించుచున్నది అని శృతి చెప్పిన విధమున సకల పదార్థములకు ప్రకాశము దేనివలన లభించుచున్నదో అట్టిది. సర్వాకారం ఇదం సర్వం యదేమాత్మ ఇది అంతము ఆత్మయే అనుశృతిననుసరించి సర్వవస్తుస్వరూపమైనది. సర్వగం అంతటను వ్యాపించి యుండుటచే అపరిచ్ఛిన్నమైనది. సర్వశూన్యం తనకంటే భిన్నమైనది ఏదియు లేకపోవుటచే సర్వశూన్యము. యత్ప్రత్యస్త యస్మిన్నస్త శేషమాయ విశేషం ప్రత్యగ్రూపం ప్రత్యగమ్యమానం సత్యజ్ఞానానంతమానందరూపం బ్రహ్మాద్వైతం యత్తదేవాహమస్మి. 518. బోధోపలబ్ధి యత్ ఏది ప్రత్యస్తశేషమాయా విశేషం తొలగింపబడిన సమస్త మాయా విశేషములు కలదో 2వ పాఠమునకు అర్థము ప్రత్యగ్రూపం ప్రత్యగాత్మ యస్మిన్ దేనితో అభిన్నమగుటచే అస్తశేషమాయా విశేషం తొలగిన సమస్త మాయా విశేషములు కలదో ప్రత్యగ్రూపం ప్రత్యగ్రూపమైనదో ప్రత్యయగమ్యమానం అఖండాకార వృత్తి కంటే భిన్న మగు వృత్తిచే గమ్యము కాదో యతేది సత్యజ్ఞానానం సత్యరూపము జ్ఞానరూపము అనంతము అయినదో అనందరూపం ఆనందరూపమో అహం నేను తత్ ఆ అద్వైతం బ్రహ్మైవ అద్వైతమగు బ్రహ్మగానే అస్మి అయి ఉన్నాను. శ్రీవివేక 36. 582. శ్రీ వివేక చూడామణి, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ శ్రీచరణులు ఇంతవరకు మాత్రమే వ్యాఖ్యను అనుగ్రహించినారు. నిష్క్రియోస్మి అవికారో స్మి, నిష్కలోస్మి నిరాకృతః, నిర్వికల్పో స్మి, నిత్యోస్మి నిరాలంబోస్మి నిర్ద్వయః. 517. విష్క్రియః క్రియలు లేనివాడనే అస్మి ఉన్నాను, అవికారః వికారములు లేనివాడనే అస్మి ఉన్నాను, నిష్కలః అవయవరహితుడనే అసి ఉన్నాను, నిరాకృతః ఆకారము లేనివాడనే అస్మి ఉన్నాను, నిర్వికల్పః వికల్పములు లేనివాడనే అస్మి ఉన్నాను, నిత్యం నిత్యుడనుగా అస్మి ఉన్నాను, నిరాలంబః ఆశ్రయరహితుడనుగా అస్మి ఉన్నాను, నిర్ద్వయః ద్వితీయరహితుడుగానున్నాను. సర్వాత్మతో హం సర్వోబహం సర్వాతీతో హమద్వయః, కేవలఖండబోధోహమానందోహం నిరస్తరః. 518. అహం నేను సర్వాత్మకః సర్వస్వరూపుడును, అహం నేను సర్వః సర్వము, అహం నేను సర్వాతీతః సర్వమును అతిక్రమించిన వాడను, అద్వయః ద్వితీయ వస్తువు లేనివాడను, అహం నేను కేవల ఖండబోధ్యః కేవలము అఖండమును అయిన జ్ఞానము, అహం నేను నిరంతరః అవిచ్ఛిన్నమైన ఆనందః ఆనందమును, స్వరాజ్య సామ్రాజ్య విభూతి రేషా భవత్కృపా శ్రీమహిత ప్రసాదాత్ ప్రాప్త మయా శ్రీగురవే మహాత్మనే నమో నమస్తేస్తూ పునర్నమోస్తు. 519. భవత్కృపా శ్రీ మహిత ప్రసాదాత్ని యొక్క దయాలక్ష్మితో ఒప్పుచున్న అనుగ్రహము వలన మయా నాచేత ఏషాయి స్వరాజ్య బోధోపలబ్ధి. 563. సామ్రాజ్య విభూతి స్వర్గలోక రాజ్య సామ్రాజ్యముల వైభవము బ్రహ సాక్షాత్కారానందములో భూలోక సామ్రాజ్య స్వర్గలోకాధిపత్యాదుల వలన కలుగు ఆనందము అంతర్గతముగాన ఇట్లు చెప్పబడినది, ప్రాప్త పొందబడినది మహాత్మనే మహాత్ముడవైన శ్రీ గురువే శ్రీయుతుడవైన గురుడవైన తేనికు నమో నమః నమస్కారము నమస్కారము. పునః మరలా నమః అస్తు నమస్కార మగుగాక. మహాస్వప్నే మాయాకృత జనిజరా మృత్యుగహనే భ్రమంతం క్లీశ్యంతం బహుళతర తాపైరనుకలం అహంకార వ్యాఘ్ర వ్యధితమిమత్యంత క్రూవయా ప్రబోధ్య ప్రస్వాపాత్పరమవితవాన్ మామసీ గురో. 520. హే గురో ఓ గురు, మాయాకృత జనజరామృత్యుగహనే మాయచే నేర్పడు జన్మజరామృత్యువుల చేత భయంకరమైన ప్రవేశించుటకు శక్యము కాని విధమున భయంకరమైన మహాస్వప్నే మహాస్వప్నమునందు భ్రమంతం తీర్గాడుచున్నట్టియు అనుకలం ప్రతిక్షణమునందును బహుళ తరతాపై అహ అత్యధికమగు తాపములచే క్లిశ్యంతం బాధపడుచున్నట్టియు అహంకార వ్యాఘ్రం వ్యధితం అహంకార మనడు వ్యాఘ్రముచే బాధింపబడుచున్న ఇమం మాం ఈ నన్ను అత్యవ కృపయామిక్కిలి దయతో ప్రస్వాపాత్ నిద్ర నుండి ప్రబోధ్యలేపి అవితవాన్ అసి రక్షించినావు. నమస్తస్మై సదేకస్మై నమశ్చిన్మహసే ముహోహ యదేతద్విస్వరూపేణ రాజతే గురురాజతే. 521. హే గురురాజా ఓ గురుశ్రేష్ఠుడాయతే ఏతత్ ఈ తేజస్సు విశ్వరూపేణ ప్రపంచరూపమున రాజతే భాసించుచున్నదో తస్మైట్టి సదేకస్మై ఏకసద్రూపమైన తేజనీకు నమః నమస్కారము. చిన్మహసే ఆ చిద్రూప తేజోమూర్తి అయిన నీరు ముహోహ మాటిమాటికిని సమః నమస్కారము. 584. శ్రీ వివేక చూడామణి,